அஸ்மைகயோக தஸ்மைக போகரஸ்மைகராக ஹிந்தோளம் அங்காங்க தேஜ ஸ்ருங்கார பாவ சுகுமார சுந்தரம் ஆச்சந்திர தார சந்தியா சமீர நீஹார ஹார பூபாலம் ஆனந்த தீர பிருந்தா விஹார மந்தார சாகரம் డిలో మొడిలో బడిలో గుడిలో నీ తల పేసే శివదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజ గమన మడిలో మొడిలో బడిలో గుడిలో నీ తల పేసే శివదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజ గమన ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల తమల పాకల్లె తాకుతోంది తమకం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజ గమన అస్మైక యోగ తస్మైక భోగ అస్మైక రాగ హిందోళం శృంగార భావ సుకుమార సుందరం ఆచంద తార సంధ్యా సమీర నీహార హార భూపాళం ఆనంద తీర బృంద విహార మందార సాగరం నవలలనా నీ వలన కలిగి ఎంతో వింత చలి నాలోన ప్రియ జగన శుభలగన కళ్ళ కిందులవుతు తొలి జగడాన కనులనే వేగి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం మడిలో మొడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజ గమన అస్మైక యోగ తస్మైక